ఈరోజు నుంచి మీరిద్దరూ పెహల్వానుల్లా జీవించబోతున్నారు. నాన్నా ఎందుకు ఈ బింకం, ఇంకా చాలించు పంతం. నాన్నా ఎందుకు ఈ బింకం, ఇంకా చాలించు పంతం. జాలి కాస్త చూపించు ఇక మా పైన కొంచెం, జాలి కాస్త చూపించు ఇక మా పైన కొంచెం. డిసిప్లిన్ చూస్తుంటే అదే చేస్తామమ్మా. మమ్మల్ని బాధ నుంచి తప్పించు చాలు. నీకో తల్లుందనే విషయం ఏడాదంతా మర్చిపోవాలా? అరే చెప్పగానే మర్చిపోయావే. సేమా